గమల్లె నువ్వు శిఖరము చేరు, శిఖరము చేరి నింగిని కోరు. నా పేరు నరసింహ, ఇంటి పేరు రణసింహ, నా తోటి ఉన్న సేన పులికెట్టి యువ సేన. ఉగ్ర నరసింహ రూపు దివ్య నరసింహ, యుద్ధం అంటూ వచ్చిందంటే పంజాబిప్పే నరసింహ. మనసు ఉన్న మనిషినయ్యా, నేమీ సమున్న బాలుడయ్యా, నేను మేలు చేయు అన్నయ్యా, మేలు మరచిపోనయ్యా, ఈ జన్మ ఎత్తింది దేశ సేవకేనయ్యా. సింగమల్లె నువ్వు శిఖరము చేరు, నా పేరు నరసింహ, ఇంటి పేరు రణసింహ, నా తోటి ఉన్న సేన ఉరికెటి యువ సేన. చూపు ఉగ్ర నరసింహ రూపు దివ్య నరసింహ, యుద్ధం అంటూ వచ్చిందంటే పంజాబిప్పే నరసింహ. మనసు ఉన్న మనిషినయ్యా, నేమీ సమున్న బాలుడయ్యా. తనువును ధనమును ప్రజలకు ప్రగతికి పంచుట పాడి కదా. సింగమల్లె నువ్వు శిఖరము చేరు, నా పేరు నరసింహ, ఇంటి పేరు రణసింహ, నా తోటి ఉన్న సేన ఉరికెటి యువ సేన. చూపు ఉగ్ర నరసింహ రూపు దివ్య నరసింహ, యుద్ధం అంటూ వచ్చిందంటే పంజాబిప్పే నరసింహ. మనసు ఉన్న మనిషినయ్యా, నేమీసమున్న బాలుడయ్యా. ఎవరి గుణం ఏమిటో, ఎవరి బలం ఏమిటో చూసింది ఎవరంట. అరే విత్తనము చిన్నదంట, మర్రి చెట్టు పెద్దదంట, కొంతకాలం ఆగమంట. సింగమల్లె నువ్వు శిఖరము చేరు, శిఖరము చేరి నింగిని కోరు. నా పేరు నరసింహ, ఇంటి పేరు రణసింహ, నా తోటి ఉన్న సేన ఉరికెటి యువ సేన. చూపు ఉగ్ర నరసింహ రూపు దివ్య నరసింహ, యుద్ధం అంటూ వచ్చిందంటే పంజాబిప్పే నరసింహ. నేనీసమున్న బాలుడయ్యా, నేను మేలు చేయు అన్నయ్యా, మేలు మరచిపోనయ్యా, ఈ జన్మ ఎత్తింది దేశ సేవకేనయ్యా. సింగమల్లె నువ్వు శిఖరము చేరు, శిఖరము చేరి నింగిని కోరు.